పాం త్వాహేమన్ ఏమన్ సాధయామి సాధయామ్యపాం అపాం త్వాహోద్మన్ ఓద్మన్ సాధయామి సాధయామ్యపాం అపాం త్వాహ తాభస్మన్ భస్మన్ సాధయామి సాధయామ్యపాం అపాం త్వాహ త్వా జ్యోతిషి జ్యోతిషి సాధయామి సాధయామ్యపాం అపాం త్వాహ త్వాయనే అయనే సాధయామి సాధయామ్యన్నరే అన్నరే సదనే సదనే సీద సీద సముద్రే సముద్రే సదనే సదనే సీద సీద సలిలే సలిలే సదనే సదనే సీద సీదాపాం అపాం క్షయే క్షయే సీద సీదాపాం అపాగం సధిషి సధిషి సీద సీదాపాం అపాం త్వాహ త్వా సదనే సదనే సాధయామి సాధయామ్యపాం అపాం త్వాహ త్వా సధస్థే సధస్థే సాధయామి సధస్థై సధాస్థే సాధయామ్యపాం అపాం త్వాహ త్వా పురీషే పురీషే సాధయామి సాధయామ్యపాం అపాం త్వాహ త్వా యోనౌ యోనౌ సాధయామి సాధయామ్యపాం అపాం త్వాహ త్వా పాథసి పాథసి సాధయామి సాధయామి గాయత్రీ గాయత్రీ ఛంద ఛందస్త్రిష్టుప్ త్రిష్టుప్ ఛంద ఛందో జగతి జగతి ఛంద ఛందోనుష్టుప్ అనుష్టుప్ ఛంద అనుష్టుపిత్యనోస్తుప్ ఛంద పంక్తి పంక్తిశ్చంద ఛంద ఇది ఛంద అయం పుర పురో భువ భువస్త ప్రాణ ప్రాణో భోవాయన ప్రాణ ఇది ప్రాణ భోవాయనో వసంత వసంత ప్రాణాయన ప్రాణాయనో గాయత్రీ గాయత్రీ వాసంతీ వాసంతీ గాయత్రియై గాయత్రియై గాయత్రం గాయత్రం గాయత్రాత్ గాయత్రాదు పాగుంశో ఉపాగుంశులు పాగుంశో ఉపాగుంశులిత్యుప అగుంశో ఉపాగుంశో స్త్రివృత్ ఉపాగుంశోరిత్యుప అగుంశో త్రివృత్ త్రివృత త్రివృతి ప్రియవృత్ త్రివృతో రథంతరం త్రివృత ఇది ప్రియవృత రథంతరం రథంతరాత్ రథంతరమితి రథంతరం రథంతరాద్ వసిష్ట రథంతరాది రథంతరాత్ వసిష్ట ఋషి ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా ప్రజాపతి గృహీతేతి ప్రజాపతి గృహీతయా తయా ప్రాణం ప్రాణం గృహామి ప్రాణమితి ప్రాణం గృహామి ప్రజాభ్య ప్రజాభ్యోయం ప్రజాభ్యై ప్రజాభ్య అయం దక్షిణా దక్షిణా విశ్వకర్మ విశ్వకర్మా తశ్వకర్మేతి విశ్వకర్మ తన మనో వైశ్వకర్మణం వైశ్వకర్మణం గ్రీష్మ వైశ్వకర్మణమితి వైశ్వకర్మణం గ్రీష్మో మానస మానసస్తిష్టక్ తిష్టగ్రైష్మీ రైష్మీ త్రిష్టుభ త్రిష్టుభ ఐడమ్ ఐడమైడాత్ ఐడాదంతర్యామ అంతర్యామో అంతర్యామాత్ అంతర్యామ్యంతయామ అంతర్యామాత్ పంచదశ అంతర్యామాదిత్యంతయామాత్ పంచదశ పంచదశాత్ పంచదశ ఇది పంచదశ పంచదశాద్ బృహత్ పంచదశాది పంచదశాత్ బృహద్బృహత బృహతో భరద్వాజ భరద్వాజ ఋషి ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా ప్రజామన మనో గృహామి గృహామి ప్రజాభ్య ప్రజాభ్యోయం ప్రజాభ్యై ప్రజాభ్య అయం పశ్చాత్ పశ్చాద్విశ్వవ్యచా విశ్వవ్యచాస్తస్య విశ్వవ్యచా ఇది విశ్వావ్యచా తస్య చక్షు చక్షుర్వైశ్వవ్యచసం వైశ్వవ్యచసం వరిషామి వైశ్వవ్యచసమితి వైశ్వావ్యచసం వరిషాని చాక్షుషాణి చాక్షుషాణి జగతి జగతి వారిషి వారిషి జగత్యా జగత్యా రక్షమం రక్షమ వృక్షమాత్ వృక్షమాత్ శుక్ర శుక్ర శుక్రాత్ శుక్రాత్ సప్తదశ సప్తదశ సప్తదశాత్ సప్తదశ ఇది సప్తాదశ సప్తదశాద్వైరూపం సప్తదశాది సప్తాదశాత్ వైరూపం వైరూపాత్ వైరూపాద్ విశ్వామిత్ర విశ్వామిత్ర ఋషి విశ్వామిత్ర ఇది విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా తగా చక్షు చక్షుర్గృహామి గృహామి ప్రజాభ్య ప్రజాభ్య ఇదం ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఇదముత్తరాత్ ఉత్తరాత్ సువ ఉత్తరాదిద్యుతరాత్ సువస్తస్య తస్య శ్రోత్రం శ్రోత్రగం సౌవం సౌభగం శరత్ శరత్శ్రౌత్రీ శ్రౌత్రి అనుష్టుప్ అనుష్టుప్ శారది అనుష్టుపిత్యనోస్తుప్ శారద్యనుష్టుభ అనుష్టుభ స్వారం అనుష్టుభిత్యనోస్తుభ స్వారగ్ స్వారాత్ స్వారాన్ మంథీ మంథీ మంథిన మంథిన ఏక విగుంశ ఏక విగుంశేక విగుంశాత్ ఏక విగుంశేక విగుంశ ఏక విగుంశాద్వై రాజం ఏక విగుంశాదిత్యేక విగుంశాత్ వైరాజం వైరాజాత్ వైరాజాజ్జమదగ్ని జమదగ్నిర్విశి ఋషి ప్రజాపతిగృహీతయా ప్రజాపతిగృహీతయాత్రయా ప్రజాపతిగృహీతయేది ప్రజాపతిగృహీతయా తయా శ్రోత్రం శ్రోత్రం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ప్రజాభ్య ఇయమ్ ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఇయముపరి ఉపరి మతి మతిస్తస్యై తస్యైవాక్ వాంగ్ మాతీ మాతీ హేమంత హేమంతో వాచ్యాయన వాచ్యాయన పంక్తి పంక్తిరహైమంతీ హైమంతే పంక్త్యై పంక్త్యై నిధనవద్ నిధనవన్నిధనవద నిధనవతి నిధనావద్ నిధనవత ఆగ్రయణ నిధనవత ఇది నిధనావద ఆగ్రేణ ఆగ్రేణాత్ ఆగ్రేణాత్రణవత్రయస్త్రిగుంశౌ త్రణవత్రయస్త్రిగుంశౌ త్రణవత్రయస్త్రిగుంశాభ్యాం త్రణవత్రయస్త్రిగుంశావిజి త్రణవాత్రయస్త్రిగుంశౌ త్రణవత్రయస్త్రిగుంశాభ్యాగుంశాక్వరరేవతే త్రణవత్రయస్త్రిగుంశాభ్యామిజి త్రణవాత్రయస్త్రిగుంశాభ్యాం సాక్వరరేవతే సాక్వరరేవతాభ్యాం సాక్వరరేవతే ఇది సాక్వరరేవతే సాక్వరరేవతాభ్యాం విశ్వకర్మా సాక్వరరేవతాభ్యామిజి సాక్వరరేవతాభ్యాం విశ్వకర్మ ఋషి విశ్వకర్మేది విశ్వకర్మా ఋషి ప్రజాపతిగృహీతగా ప్రజాపతిగృహీతగాత్మగా ప్రజాపతిగృహీతయేతి ప్రజాపతిగృహీతగా ప్రజావాచం వాచం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ప్రజాభ్య ఇది ప్రజాభ్య ప్రాచీ దిశాం దిశాం వసంత వసంతరథూనాం రథూనామగ్ని అగ్నిర్దేవత దేవత బ్రహ్మ బ్రహ్మ ద్రవిణం ద్రవిణం ద్రవృత్ త్రివృత్ స్తోమ త్రిభజతి త్రేవృత్ స్తోమస్ సహ స ఉపంచదశవర్తని పంచదశవర్తని స్వ్యభి పంచదశవర్తనిరితి పంచదశావర్తని త్యవిర్వజ యవిరితి త్రీ అభి వయ కృతం కృతమయానా అజానాం పురోవాత పురోవాతో వాత పురోవాత ఇది పుర వాత వాత సానక సానక ఋషి ఋషిదక్షిణా దక్షిణాదిశాం దిశాం గ్రేష్మ గ్రేష్మ ఋతూనాం ఋతూనామింద్ర ఇంద్రో దేవత దేవత క్షత్రం క్షత్రం ద్రవిణం ద్రవిణం పంచదశ పంచదశ స్తోమ పంచదశ ఇది పంచదశ స్తోమస్ సహ స ఓ సప్తదశవర్తని సప్తదశవర్తనిర్ద్యుద్యవాట్ సప్తదశవర్తనిరితి సప్తదశావర్తని ద్విత్తవాడ్వయ ఇత్తవాడిది విద్యావాట్ అయస్త్రేత త్రేతానా అయానాం దక్షిణాద్వాత దక్షిణాద్వాతో వాత దక్షిణాద్వాత ఇది దక్షిణాత్ వాత పాత సనాతన సనాతన ఋషి సనాతన ఇది సనాతన ఋషి ప్రతీచీ ప్రతీచీ దిశాం దిశాం రషా రషా ఋతూనాం ఋతూనాం విశ్వే విశ్వే దేవా దేవాదేవత దేవత విట్ విట్ ద్రవిణం ద్రవిణకం సప్తదశ సప్తదశ స్తోమ సప్తదశ ఇది సప్తాదశ స్తోమస్ సహ స ఓకవిపుంశవర్తని ఏకవిపుంశవర్తని స్త్రివత్స ఏకవిపుంశవర్తని విద్యేకవిపుంశావర్తని త్రివత్సో వయ త్రివత్స ఇది త్రేవత్స అయో ద్వాపర ద్వాపరోజానా అజానాం పశ్చాద్వాత పశ్చాద్వాతో వాత పశ్చాద్వాత ఇది పశ్చాదే వాత వాతో హభోన అహభోన ఋషి ఋషిహృదీచీ ఋదీచీ దిశాం దిశాకం శరత్ శరదూనాం ఋతూనాం మిత్రవరుణ మిత్రవరుణ దేవత మిత్రవరుణావితి మిత్రవరుణ దేవత పుష్టం పుష్టం ద్రవిణం ద్రవిణమేకవిపుంశ ఏకవిపుంశ స్తోమ ఏకవిపుంశిత్యేకాపుంశ స్తోమస్ సహ స ఓత్రిణవవర్తని త్రిణవవర్తని స్తుర్యవాట్ త్రిణవవర్తనిరుతి త్రిణవవర్తని తుర్యవాడ్వయ తుర్యవాడితి తుర్యావాట్ అయ ఆస్కంద ఆస్కందోజానా ఆస్కందగిత్యాస్కంద అయానాముత్తరాద్వాత ఉత్తరాద్వాతో వాత ఉత్తరాద్వాతరాత్ వాత వాత ప్రత్న ప్రత్న ఋషి ఋషిరోర్ధ్వా ఊర్ధ్వా దిశా దిశాకం హేమంత శిశిరౌ హేమంత శిశిరావృతూనాం హేమంత శిశిరావితి హేమంత శిశిరౌ ఋతూనాం బృహస్పతి బృహస్పతిర్దేవత దేవతావర్చ వర్చో ద్రవిణం ద్రవిణం ద్రిణవ ద్రిణవ స్తోమ ద్రిణవ ఇది ద్రేణవ స్తోమస్ సహ స ఓ ఉత్రయస్త్రిగుంశవర్తని త్రయస్త్రిగుంశవర్తని స్పష్టవాత్ త్రయస్త్రిగుంశవర్తనిరితి త్రయస్త్రిగుంశావర్తని పష్టవాద్వయ పష్టవాదిది పష్టవాద్ అయోభిభో అభిభోరయానా అభిభోరిత్యభిభో అయానాం విశ్వగ్వాత విశ్వగ్వాతో వాత విశ్వగ్వాత ఇది విశ్వగ్వాత వాతస్సువర్ణ సువర్ణ ఋషి సువర్ణ ఇది సువర్ణ ఋషి పితర పితర పితామహా పితామహా పరే పరే పరే అవరేతే తేన నః పాంతో పాంతు తేన నోవంతు అవంతస్మిన్ అస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్నస్మిన్ అస్మిన్ క్షత్రే క్షత్రే స్యాం అస్యామాశిషి ఆశిష్యస్యాం ఆశిషేత్యా ఆశిషి అస్యాం పురోధాయాం పురోధాయామస్మిన్ పురోధాయామితి పురోధాయాం అస్మిన్ కర్మన్ కర్మన్నస్యాం అస్యాం దేవహోత్యాం దేవహోత్యామితి దేవహోత్యాం ధ్రువక్షితిర్ధ్రువయోనిః ధ్రువక్షితిరిధ్రువక్షితిః ధ్రువయోనిర్ధ్రువా ధ్రువయోనిరిధ్రువయోనిః ధ్రువాసి అసి ధ్రువాం ధ్రువాన్యోనిమ్ యోనిమా ఆసీద సీత సాధ్యా సాధ్యేతి సాధ్యా ముఖ్యస్య కేతుం కేతుం ప్రథమం ప్రథమం పురస్తాత్ పురస్తాదశ్వినా అశ్వినా అధ్వర్యూ అధ్వర్యూ సాదయతాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ సాదయతామిహ విహత్వా స్వేతి స్వే దక్షే దక్షే దక్షపిత దక్షపితేహ దక్షపితే దక్షాపిత విహసీద సీత దేవత్రా దేవత్రా పృథివీ దేవత్రేతి దేవత్రా పృథివీ బృహతి బృహతిరరాణ రరాణేతిరరాణ శ్వాసస్థా తనువా శ్వాసస్థేతి సు ఆసస్థా తనువాసం సంవిశస్వ విశస్వ పిత ఇవైధి ఏధి సూనవే సూనవ ఆసుషేవా సుషేవాశ్వినా సుషేవేతి సుషేవా అశ్వినా అధ్వర్యో అధ్వర్యూ సాధయతా అధ్వర్యో ఇత్యధ్వర్యూ సాధయతామిహ ఇహ త్వాతిద్వా కులాయనీ వసుమతి వసుమతీవ యోధా వసుమతీతి వసోమతి అయోధారయం అయోధా ఇది వయహాధా రయన్న నోవర్ధ అర్ధ బహులం బహులకం సువీరం సువీరమితి సువీరం అపామతి అమతిం దుర్మతి దుర్మతిం బాధమానా దుర్మతిమితి దుహోమతి బాధమానా రాయ రాయస్పోషే స్పోషే యజ్ఞపతి యజ్ఞపతిమాభజంతీ యజ్ఞపతిమితి యజ్ఞాపతి ఆభజంతీ సువ ఆభజంతేత్యా ఆభజంతి సువర్ధే యజమానాయ యజమానాయ పోషం పోషమశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయతాం అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహత్వా అర్ణేః పురీషం పురీషమసి అసి దేవజానీ దేవజానీ తాం దేవజానీతి దేవజానీ తాం త్వా త్వా విశ్వే విశ్వే అభి అభిగృణంతు గృణంతు దేవాః దేవా ఇది దేవాః స్తోమపృష్టా ఘతవతీ స్తోమపృష్టేతి స్తోమాపృష్టా ఘతవతీహ ఘతవతేతి ఘతావతి ఇహ సీద సీద ప్రజావత్ ప్రజాపతస్మే ప్రజాపతి ప్రజావత్ అస్మే ద్రవిడా అస్మే ఇత్యస్మే ద్రవిడా ఆయజస్వ యజస్వాశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయతాం అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ విహత్వా ప్రేతిత్వా యువమూర్ధ మూర్ధాసి అసి పృథివ్యాః పృథివ్యానాభి నాభిర్విష్టంభని విష్టంభనీ దిశా విష్టంభనీతి విస్తంభని దిశామధిపత్ని అధిపత్ని భువనానా అధిపత్నీత్యధిపత్ని భువనానామితి భువనానా ఊర్మిర్ద్రప్స ద్రప్సో అపా అపామసి అసి విశ్వకర్మా విశ్వకర్మా తే విశ్వకర్మేతి విశ్వకర్మా ఋషి ఋషిరశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయత అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహ త్వేతి సజోరుతుభి సజోరితి సాజో ఋతుభిస్ సజో ఋతుభిర్జుభి సజోర్విధాభి సజోరితి సాజో విధాభిస్ సజో విధాభిరితి విధాభి సజోర్వసుభి సజోరితి సాజో వసుభిస్ సజో వసుభిరితి వసుభి సజోరుద్రై సజోరితి సాజో రుద్రై సజో సజోరాదిత్యై సజోరితి సాజో ఆదిత్యై సజో సజోర్విశ్వై సజోరితి సాజో విశ్వైర్దేవై దేవై సజో సజోర్దేవై సజోరితి సాజో దేవై సజో సజోర్దేవై సజోరితి సాజో దేవైర్వయోనాథై వయోనాథైరగ్మయే వయోనాథైరితి వయనాథై అన్వయే త్వా వైశ్వానరాయ వైశ్వానరాజాశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయతాం అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహ త్వా త్వేతి త్వా ప్రాణం మే ప్రాణమితి ప్రాణం మే పాహి పాహ్యపానం అపానం మే అపానమిత్యపానం మే పాహి పాహి జ్ఞానం జ్ఞానం మే జ్ఞానమితి అనం మే పాహి పాహి చక్షుః చక్షుర్మే మ ఉర్వ్యా ఉర్వ్యావి విభాహి పాహి శ్రోత్రం శ్రోత్రం మే మే శ్లోకయ శ్లోకయాప అపస్పింద పింబౌషధీ ఓషధీర్జిన్వ జిన్వద్విపాత్ ద్విపాత్ పాహి ద్విపాదిద్వీపాత్ పాహి చతుష్పాత్ చతుష్పాదవ చతుష్పాది చతుపాత్ అవదివ దివో వృష్టిం వృష్టివా ఏరయ ఈరయేతీరయ హ్యవిర్వయ హ్యవిరిద్రి అవి వయస్తిష్టుప్ తిష్టుప్ ఛంద ఛందో దిత్యవాడ్ దిత్యవాడ్వయ విద్యవాడి విద్యావాడ్ వయో విరాట్ విరాచ్ఛంద విరాడితి వీరాడ్ ఛంద పంచావి పంచావిర్వయ పంచావిరితి పంచావి వయో గాయత్రీ గాయత్రీ ఛంద ఛంద్రస్త్రివత్స త్రివత్సో వయ త్రివత్స ఇది త్రివత్స వయ ఉష్ణి ఉష్ణి ఛంద ఛందస్తుర్యవాట్ తుర్యవాడ్వయ తుర్యవాడి తుర్యావాడ్ విజోదుష్ప అనుష్ప్ ఛంద అనుష్ప్యనుష్ప ఛందష్టవాద్ పష్టవాద్వయ పష్టవాది పష్టావాద్ అయో బృహతి బృహతి ఛంద ఛంద ముక్షా ముక్షావయ వయస్సతో బృహతి సతో బృహతి ఛంద సతో బృహతీతి సత బృహతి ఛంద ఋషభ ఋషభో వయ వయఃకృత్ కృగుఛంద ఛందో ధేను ధేనుర్వయ వయో జగతి జగతి ఛంద ఛందో నద్వాన్ నద్వానవయ వయః పంక్తి పంక్తిశ్చంద ఛందో బస్త బస్తో వయ వయో విబలం విబలం ఛంద విబలమిది విబలం ఛందో వృష్ణి వృష్ణిర్వయ వయో విశాలం విశాలం ఛంద విశాలమితి విశాలం ఛంద పురుష పురుషావయ వయస్తంద్రం తంద్రం ఛంద ఛందో వ్యాఘ్ర వ్యాఘ్రవయ వయోనాధృష్టం అనాధృష్టం ఛంద అనాధృష్టమిత్యనాధృష్టం ఛందస్ సింహ సింహో వయ వయశ్చతి ఛతిశ్చంద ఛందో విష్టంభ విష్టంభో వయ విష్టంభ ఇది విస్తంభ అయోధిపతి అధిపతిశ్చంద అధిపతిరిత్యుధిపతి ఛంద క్షత్రం క్షత్రం వయ వయోమయందం మయందం ఛంద ఛందో విశ్వకర్మ విశ్వకర్మా వయ విశ్వకర్మేది విశ్వకర్మ వయః పరమేష్ఠీ పరమేష్ఠీ ఛంద ఛందోమూర్ధ మూర్ధావయ వయః ప్రజాపతి ప్రజాపతిశ్చంద ప్రజాపతిరితి ప్రజాపతి ఛంద ఇది ఛంద ఇంద్రాగ్ని అవ్యథమానా ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని అవ్యథమానామిష్టకా ఇష్టకాం దృగంహతం దృగంహతం యువం యువమిది యువం పృష్టే నద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం ద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం చవి విబాధతాం బాధతామితి బాధతాం విశ్వకర్మా విశ్వకర్మేది విశ్వకర్మా త్వా సాధయతు సాధయత్వంతరిక్షస్య అంతరిక్షస్య పృష్టే పృష్టే వ్యజస్వతీం యజస్వతీం రథస్వతీం రథస్వతీం భాస్వతీం భాస్వతీగం సూరిమతీం సూరిమతీమా సూరిమతీమితి సూరిమతీం ఆయాం భాసి భాస్యా ఆ పృథివీం పృథివీమా ఓరు ఉర్వంతరిక్షం అంతరిక్షమంతరిక్షం అంతరిక్షం యచ్చాంతరిక్షం అంతరిక్షం దృగంహ దృగంహాంతరిక్షం అంతరిక్షం మా హిగంసీ హిగంసీర్విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ వ్యానాయ అపానాయేత్యప అనాయ జానాయో దానాయ జానాయేతి అనాయ ఉదానాయ ప్రతిష్టాయై దానాయేత్యు అనాయ ప్రతిష్టాయై చరిత్రాయ ప్రతిష్టాగా ఇది ప్రతిష్టాయై చరిత్రాయ వాయు వాయుస్వా తాభి అభిపాతు పాతు మహ్యా మహ్యా స్వస్యా స్వస్యా సర్దిషా సర్దిషా శంతమేన శంతమేన తయా శంతమేనే దిశం తమేన తయా దేవతగా దేవతగాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువా సీద సీదేతి సీద రాజ్ఞసి అసి ప్రాచీ ప్రాచీదిక్ దిగ్విరాట్ విరాడసి విరాడి వీరాట్ అసి దక్షిణ దక్షిణాదిక్ దిక్ సమ్రాట్ సమ్రాడసి సమ్రాటి సమ్రాట్ అసి ప్రతీచీ ప్రతీచీదిక్ దిక్ స్వరాట్ స్వరాడసి స్వరాడతి స్వరాట్ అస్యుదీచీ ఉదీచీదిక్ దిగధిపత్ని అధిపత్న్యసి అధిపత్నేధిపత్ని అసి బృహతి బృహతీదిక్ దిగాయో ఆయుర్మే మే పాహి పాహి ప్రాణం ప్రాణం మే ప్రాణమిది ప్రాణం మే పాహి పాహ్యపానం పానం మే పానమిత్యపానం మే పాహి పాహి జ్ఞానం జ్ఞానం మే జ్ఞానమిది వి అనం మే పాహి పాహి చక్షు చక్షుర్మే మే పాహి పాహి శ్రోత్రం శ్రోత్రం మే మే పాహి పాహి మన మనో మే మే జింద్ర జింద్వ వాచం వాచం మే మే బింద్ర బింద్వాత్మానం ఆత్మానం మే మే పాహి పాహి జ్యోతి జ్యోతిర్మే మే గచ్చ గచ్చేతి గచ్చ మా ఛంద ఛంద ప్రమా ప్రమా ఛంద ప్రమేతి ప్రామా ఛంద ప్రతిమా ప్రతిమా ఛంద ప్రతిమేతి ప్రతిమా ఛందో అశ్రీభి అశ్రీభిశ్చంద ఛంద పంక్తి పంక్తిశ్చంద ఛంద ఉష్ణి ఉష్ణి ఛంద ఛందో బృహతి బృహతి ఛంద ఛందో నష్టప్ అనష్టప్ ఛంద అనష్టప్నోస్టప్ ఛందో విరాట్ విరాఛంద విరాటి వీరాట్ ఛందో గాయత్రీ గాయత్రీ ఛంద ఛందస్తిష్టప్ తిష్టప్ ఛంద ఛందో జగతి జగతి ఛంద ఛంద పృథివీ పృథివీ ఛంద ఛందో అంతరిక్షం అంతరిక్షం ఛంద ఛందో ద్యో యోశ్చంద ఛంద సమాహ సమాశ్చంద ఛందో నక్షత్రాణి నక్షత్రాణి ఛంద ఛందో మన మనశ్చంద ఛందో వాగ్ వాక్ఛంద ఛంద కృషి కృషిశ్చంద ఛందో హిరణ్యం హిరణ్యం ఛంద ఛందో గౌ గౌశ్చంద ఛందో జా అజాఛంద ఛందోశ్వ అశ్వశ్చంద ఛందగతి ఛంద అగ్నిర్దేవత దేవత వాత వాతో దేవత దేవతా సూర్య సూర్యో దేవత దేవతా చంద్రమా ఆహ చంద్రమా దేవత దేవతా వసవ వసవో దేవత దేవతా రుద్రా రుద్రా దేవత దేవతాదిత్యా ఆదిత్యా దేవత దేవతా విశ్వే విశ్వే దేవా దేవా దేవత దేవతా మృత మరుతో దేవత దేవతా బృహస్పతి బృహస్పతిర్దేవత దేవతేంద్ర ఇంద్రో దేవత దేవతా వరుణ వరుణో దేవత దేవతా మూర్ధ మూర్ధాసి అసిరాట్ రాధ్రువా ధ్రువాసి అసి ధరుణా ధరుణా యంత్రీ యంత్ర్యసి అసి యమిత్రీ యమిత్రీషే ఇషే త్వా స్వార్జే స్వార్జే త్వా ఋష్యై ఋష్యై త్వా క్షేమాయ క్షేమాయ త్వా స్వాయంత్రీ యంత్రీరాట్ తాధ్రువా ధ్రువాసి అసి ధరణి ధరణి ధర్త్రీ ధర్త్ర్యసి అసి ధరిత్రీ ధరిత్ర్యాయుషే ఆయుషే త్వా స్వావర్చసే వర్చసే త్వా ఓజసే ఓజసే త్వా స్వాబలాయ బలాయ త్వా త్వేతి త్వా ఆశస్త్రివృత్ త్రివృద్భాంతః త్రిపృతిరిత్రేవృత్ భాంతః పంచదశః పంచదశో వ్యోమ పంచదశ ఇది పంచాదశః వ్యోమ సప్తదశః వ్యోమేతి వ్యోమ సప్తదశ స్మృతోర్భిః సప్తదశ ఇది సప్తాదశః ప్రతోర్తిరష్టాదశః ప్రతోర్తిరిది ప్రాతోర్తిః అష్టాదశస్తపః అష్టాదశ ఇత్యష్టాదశః తపో నవదశః నవదశోభివర్ణః నవదశ ఇది నవదశః అభివర్ణస్ విగుంసః అభివర్ణ ఇత్యభివర్ణః స విగుంసో ధరుణః స విగుంస ఇది స విగుంసః ధరుణ ఏక విగుంసః ఏక విగుంసో వర్చః ఏక విగుంస ఇత్యేకా విగుంసః వర్చో ద్వా విగుంసః ద్వా విగుంసః సంభరణః సంభరణస్త్రయో విగుంసః సంభరణ ఇది సాంభరణః త్రయో విగుంసో యోనిః త్రయో విగుంస ఇది త్రయః విగుంసః యోనిశ్చతుర్విగుంసః చతుర్విగుంసో గర్భాః చతుర్విగుంసేతి చతుర్ విగుంసః గర్భాః పంచ విగుంసః పంచ విగుంస ఓజః పంచ విగుంస ఇది పంచ విగుంసః ఓజస్త్రిణవః త్రిణవః క్రతుః త్రిణవ ఇది త్రిణవః క్రతురేక విగుంసః ఏకత్రిగుంసః ప్రతిష్ఠా ఏకత్రిగుంస ఇత్యేకా త్రిగుంసః ప్రతిష్టాత్రయస్త్రిగుంసః ప్రతిష్ఠేతి ప్రతిష్టా త్రయస్త్రిగుంసో బ్రధ్మస్య త్రయస్త్రిగుంస ఇది త్రయః త్రిగుంసః బ్రధ్మస్య విష్టపం ఇష్టపం చతుస్త్రిగుంసః చతుస్త్రిగుంసో నాకః చతుస్త్రిగుంస ఇది చతురో త్రిగుంసః నాకః షత్రిగుంసః షత్రిగుంసో వివర్ధః షత్రిగుంస ఇది షట్ త్రిగుంసః వివర్తో అష్టాచత్వారిగుంసః అషట్రి వివర్తః అష్టాచత్వారిగుంసో ధర్త్రః అష్టాచత్వారిగుంస ఇత్యష్టాచత్వారిగుంసః ధర్త్రశ్చతుష్టోమః చతుష్టోమ ఇది చతుః స్తోమః అగ్నేర్భాగః భాగోసి అసి దీక్షాయా ఆహ దీక్షాయా ఆధిపత్యం ఆధిపత్యం బ్రహ్మ ఆధిపత్యమిత్యాధిపత్యం బ్రహ్మ స్మృతం స్మృతం త్రివృత్ త్రివృత్ స్తోమ త్రివృతి త్రివృత్ స్తోమ ఇంద్రస్య ఇంద్రస్య భాగ భాగోసి అసి విష్ణోః విష్ణోరాధిపత్యం ఆధిపత్యం క్షత్రం ఆధిపత్యమిత్యాధిపత్యం క్షత్రగ్స్మృతం స్మృతం పంచదశ పంచదశ స్తోమ పంచదశ ఇది పంచాదశ స్తోమో రుచక్షసాం రుచక్షసాం భాగ రుచక్షసామితి నృచక్షసాం భాగోసి అసి ధాతుః ధాతురాధిపత్యం ఆధిపత్యం జనిత్రం ఆధిపత్యమిత్యాధిపత్యం జనిత్రగ్స్మృతం స్మృతకం సప్తదశ సప్తదశ స్తోమ సప్తదశ ఇది సప్తదశ స్తోమో మిత్రస్య మిత్రస్య భాగ భాగోసి అసి వరుణస్య వరుణస్యాధిపత్యం ఆధిపత్యం దివ ఆధిపత్యమిత్యాధిపత్యం దివో వృష్టి వృష్టిర్వాత ఆహ వాతా స్ఫృతా స్ఫృతా ఏకవిపుంశ ఏకవిపుంశ స్తోమ ఏకవిపుంశ విద్యేక విపుంశ స్తోమోదిత్యై అదిత్యై భాగ భాగోసి అసి పూష్ణ పూష్ణ ఆధిపత్యం ఆధిపత్యమోజ ఆధిపత్యమిధిపత్యం ఓజస్పృతం స్ఫృతం త్రిణవ త్రిణవ స్తోమ త్రిణవయతి త్రిణవ స్తోమా వసూనాం వసూనాం భాగ భాగోసి అసి రుద్రాణాం రుద్రాణామాధిపత్యం ఆధిపత్యం చతుష్పాత్ ఆధిపత్యమిధిపత్యం చతుష్పాత్ స్ఫృతం చతుష్పాది చతుర్పాత్ స్ఫృతం చతుర్విపుంశ చతుర్విపుంశ స్తోమ చతుర్విపుంశయతి చతుర్విపుంశ స్తోమ ఆవిజ్ఞానాం ఆవిజ్ఞానాం భాగ భాగోసి అసి మరుతాం మరుతామాధిపత్యం ఆధిపత్యం గర్భా ఆహ ఆధిపత్యమిధిపత్యం గర్భా స్ఫృతా స్ఫృతాః పంచవిపుంశః పంచవిపుంశ స్తోమ పంచవిపుంశ ఇది పంచవిపుంశ స్తోమాదేవస్య దేవస్య సవితుః సవితుర్భాగః భాగోసి అసి బృహస్పతేః బృహస్పతేరాధిపత్యం ఆధిపత్యకం సమీచీః ఆధిపత్యమిత్యాధిపత్యం సమీచీర్దిశః దిశ స్ఫృతాః స్ఫృతాశ్చతుష్టోమః చతుష్టోమస్తోమః చతుష్టోమయతి చతుః స్తోమః స్తోమో యావానాం యావానాం భాగః భాగోసి అస్య యావానాం అయావానామాధిపత్యం ఆధిపత్యం ప్రజాః ఆధిపత్యమిత్యాధిపత్యం ప్రజాః స్ఫృతాః ప్రజా ఇది ప్రజాః స్ఫృతాశ్చతుశ్చత్వారిపుంశః చతుశ్చత్వారిపుంశ స్తోమః చతుశ్చత్వారిపుంశ ఇది చతుః చత్వారిపుంశః స్తోమరుభూణాం రుభూణాం భాగః భాగోసి అసి విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానామాధిపత్యం ఆధిపత్యం భూతం ఆధిపత్యమిత్యాధిపత్యం భూతం నిశాంతం నిశాంతగ్స్ఫృతం నిశాంతమితి నిశాంతం స్ఫృతం త్రయస్త్రిగుంశః త్రయస్త్రిగుంశ స్తోమః త్రయస్త్రిగుంశ ఇది త్రయః త్రిగుంశః స్తోమయతి స్తోమః ఏకగా స్తువత అస్తువత ప్రజాః ప్రజా అధీయంత ప్రజా ఇది ప్రజాః అధీయంత ప్రజాపతిః ప్రజాపతిరధిపతిః ప్రజాపతిరితి ప్రజాపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీత్ తిసృభిః తిసృభిరస్తువత తిసృభిరితి తిసృభిః అస్తువత బ్రహ్మ బ్రహ్మాసృజ్యత అసృజ్యతర్బ్రహ్మణః బ్రహ్మణస్పతిః పతిరధిపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీత్ పంచభిః పంచభిరస్తువత పంచభిరితి పంచాభిః అస్తువత భూతాని భూతాన్యసృజ్యంత అసృజ్యంత భూతానాం భూతానాం పతిః పతిరధిపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీత్ సప్తభిః సప్తభిరస్తువత సప్తభిరితి సప్తాభిః అస్తువత సప్తఋషయః సప్తఋషయోసృజ్యంత సప్తఋషయరితి సప్తఋషయః అసృజ్యంత ధాతా ధాతాధిపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీన్నవభిః నవభిరస్తువత నవభిరితి నవాభిః అస్తువత పితరః పితరోసృజ్యంత అసృజ్యంతాదిభిః అదిరధిపత్నీ అధిపత్న్యాసీత్ అధిపత్నీర్యధిపత్నీ ఆసీదేతాదశభిః ఏకాదశభిరస్తువత ఏకాదశభిరిత్యేకాదశాభిః అస్తువతర్తవః ఋతవోసృజ్యంత అసృజ్యంతార్తవః ఆర్తవోధిపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీత్ త్రయోదశభిః త్రయోదశభిరస్తువత త్రయోదశభిరితి త్రయోదశాభిః అస్తువతమాసా ఆహ మాసా అసృజ్యంత అసృజ్యంత సంవత్సరః సంవత్సరోధిపతిః సంవత్సర ఇది సంవత్సరః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీత్ పంచదశభిః పంచదశభిరస్తువత పంచదశభిరితి పంచదశాభిః అస్తువత క్షత్రం క్షత్రమసృజ్యత అసృజ్యతేంద్రః ఇంద్రోధిపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీత్ సప్తదశభిః సప్తదశభిరస్తువత సప్తదశభిరితి సప్తదశాభిః అస్తువత పశవః పశవోసృజ్యంత అసృజ్యంత బృహస్పతిః బృహస్పతిరధిపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీన్నవదశభిః నవదశభిరస్తువత నవదశభిరితి నవదశాభిః అస్తువత శూద్రార్యౌ శూద్రార్యావసృజ్యేతాం శూద్రార్యావతి శూద్ర అర్యౌ అసృజ్యేతామహోరాత్రే అహోరాత్రే అధిపత్నీ అహోరాత్రే ఇత్యహః రాత్రే అధిపత్నీ ఆస్తాం అధిపత్నీ ఇత్యధిపత్నీ ఆస్తామేకవిపుంశత్యా ఏకవిపుంశత్యాస్తువత ఏకవిపుంశత్యేద్వేకవిపుంశత్యా అస్తువతైకశఫాః ఏకశఫాః పశవః ఏకశఫా ఇత్యేకశఫాః పశవోసృజ్యంత అసృజ్యంత వరుణ వరుణాధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిజ్ఞధిపతి ఆసీత్ త్రయో విపుంసత్యా త్రయో విపుంసత్యాస్తువత త్రయో విపుంసత్యేతి త్రయ విపుంసత్యా అస్తువత క్షుద్రా క్షుద్రా పశవ పశవోసృజ్యంత అసృజ్యంత పూషా పూషాధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిజ్ఞధిపతి ఆసీత్ పంచ విపుంసత్యా పంచ విపుంసత్యాస్తువత పంచ విపుంసత్యేతి పంచ విపుంసత్యా అస్తువతారణ్యా ఆరణ్యా పశవ పశవోసృజ్యంత అసృజ్యంత వాయు వాయురధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిజ్ఞధిపతి ఆసీత్ సప్త విపుంసత్యా సప్త విపుంసత్యాస్తువత సప్త విపుంసత్యేతి సప్త విపుంసత్యా అస్తువత ద్యావా పృథివీ ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ యైతాం ఐతాం వసవ వసవో రుద్రా రుద్రా ఆదిద్యా ఆదిద్యా అను అనువి వ్యాయన్ ఆయంతేషాం ఏషామాధిపత్యం ఆధిపత్యమాసీత్ ఆధిపత్యమిత్యాధిపత్యం ఆసీన్నవ విపుంసత్యా నవ విపుంసత్యాస్తువద నవ విపుంసత్యేతి నవ విపుంసత్యా అస్తువద వనస్పతయ వనస్పతయోసృజ్యంత అసృజ్యంత సోమ సోమోధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిజ్ఞధిపతి ఆసీదేకత్రిపుంసత ఏకత్రిపుంసతాస్తువద ఏకత్రిపుంసదేత్యేకత్రిపుంసత అస్తువద ప్రజా ప్రజా అసృజ్యంత ప్రజా ఇది ప్రజా అసృజ్యంత యావానా అయావానా చాధిపత్యం ఆధిపత్యమాసీత్ ఆధిపత్యమిధిపత్యం ఆసీత్ త్రయస్త్రిపుంసత త్రయస్త్రిపుంసతాస్తువత త్రయస్త్రిపుంసతే త్రయస్త్రిపుంసత అస్తువత భూతాని భూతాన్యసామ్యన్ అసామ్యన్ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ ప్రజాపతిరితి ప్రజాపతి పరమేష్ధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిధిపతి ఆసీదిత్యాసీత్ ఇదమేవ ఏ సా యా ప్రథమా ప్రథమా వ్యౌచ్ఛత్ వ్యౌచ్ఛదంత వ్యౌచ్ఛదితి ఔచ్ఛత్ అంతరస్యాం అస్యాం చరతి చరతి ప్రవిష్టా ప్రవిష్టేతి ప్రావిష్టా వధోర్జాన జాన నవగత్ నవగజ్జనిత్రీ నవగతిది నవాగత్ జనిత్రీ త్రయ త్రయ ఏనాం ఏనాం మహిమాన మహిమాన సచందే సచంత ఇది సచందే ఛందస్వతీ ఉషసా ఛందస్వతీ ఇది ఛందస్వతీ ఉషసా పేపిషానే పేపిషానే సమానం పేపిషానే ఇది పేపిషానే సమానం యోని యోనిమను అను సంచరంతీ సంచరంతీ ఇది సంచరంతే సూర్యపత్నీవి సూర్యపత్నీ ఇది సూర్యాపత్నీ ఇచరత శరత ప్రజానతీ ప్రజానతీ కేతు ప్రజానతీ ఇది ప్రజానతి కేతు కృణ్వానే కృణ్వానే అజరే కృణ్వానే ఇది కృణ్వానే అజరే భూరిరేతస అజరే ఇతరే భూరిరేతసేది భూరిరేతస రతస్య పంథా పంథామను అను తిస్ర తిస్ర ఆగో అగుస్ప్రజ ప్రజర్మాస ధర్మాసో అను అను జ్యోతిష జ్యోతిష ఆగో అగురిత్యగో ప్రజామేకా ప్రజామిది ప్రజా ఏకా రక్షతి రక్షత్యోర్జం ఓర్జమేకా ఏకా వ్రతం వ్రతమేకా ఏకా రక్షతి రక్షతి దేవయూనా దేవయూనామితి దేవయూనా చతుష్టోమో అభవత్ చతుష్టోమ ఇది చతుః స్తోమ అభవద్యాతురీయా తురీయా యజ్ఞస్య యజ్ఞస్య పక్షౌ పక్షాపృషయ ఋషయో భవంతి భవంతీతి భవంతి రాజద్రేన్ దృష్టుభం దృష్టుభం జగతి జగతేమనుష్టుభం అనుష్టుభం బృహత్ అనుష్టుభమిత్యనుష్టుభం బృహదర్కం అర్కంజానా ఇంధానా సువ సువరా ఆభరన్ అభరన్నిదం ఇదమితీదం పంచభిర్ధాత పంచభిరితి పంచాభి ధాతావి విదధౌ దధావిదం ఇదం యత్ యత్తాసాం తాసాగస్వసృః స్వసృరజనయత్ అజనయత్ పంచ పంచ పంచ పంచేతి పంచ పంచ తాసాము ఉజంతి యంతి ప్రజవేణ ప్రజవేణ పంచ ప్రజవేణేతి ప్రాజవేణ పంచ నానా నానారూపాణి రూపాణి కృతవః క్రతవసానా వసానా ఇది వసానా త్రిగుంషత్సారసారముప ఉపజంతి ఇంతి నిష్కృతం నిష్కృతకం సమానం నిష్కృతమితి నిహేకృతం సమానం కేతు కేతు ప్రతిమంచమానా ప్రతిమంచమానా ఇది ప్రతిమంచమానా ప్రతోగస్తన్వతే తన్వతే కవయ కవయ ప్రజానదీ ప్రజానతీర్మధ్యే ఛందస ప్రజానతీరిది ప్రజానతీ మధ్యే ఛందస పరి మధ్యే ఛందస ఇది మధ్యే ఛందస పరియంతి యంతి భాస్వతీ భాస్వతీరిది భాస్వతీ జ్యోతిష్మతీ ప్రతి ప్రతిముంచతే ముంచతే నభః నభో రాత్రీ రాత్రీ దేవీ దేవీ సూర్యస్య సూర్యస్య వ్రతాని వ్రతానీతి వ్రతాని నిపశ్యంతి పశ్యంతి పశవః పశవో జాయమానాః జాయమానా నానారూపాః నానారూపా మాతుః నానారూపా ఇది నానారూపాః మాతురస్యాః అస్యా ఉపస్థే ఉపస్థైత్యుపాస్థే ఏకాష్టకా తపసా ఏకాష్టకేత్యేక అష్టకా తపసా తప్యమానా తప్యమానా జజాన జజాన గర్భం గర్భం మహిమానం మహిమానమింద్రం ఇంద్రమితీంద్రం ఏన దస్యోన్ దస్యోనివి వ్యసహంత అసహంత దేవా దేవాహంత హంతాసురాణ అసురాణమభవత్ అభవచ్చతీభి శతీభిరితి శతీభి అనామిజామనుజా అనామిజామిత్యనాలోజా అనుజాం మాం అనుజామిత్యనోజా మామకర్త అకర్త సత్యం సత్యం వదంతీ వదంత్యనో అన్విచ్ఛే ఇచ్చేతత్ ఏతదిత్యేతత్ భూయాసమస్య అస్య సుమతౌ సుమతౌ యథా సుమతావితి సోమతౌ యథా యూయమ్ యూయమన్యా అన్యావహ వో అన్యా అన్యావతి అతిమా మా ప్రయుక్త యుక్తేరియుక్త అభోన్మమ మమ సుమతౌ సుమతో విశ్వవేదాః సుమతావితి సోమతౌ విశ్వవేదా ఆష్ట విశ్వవేదా ఇది విశ్వవేదాః ఆష్ట ప్రతిష్టాం ప్రతిష్టామవిదత్ ప్రతిష్టామిది ప్రతిష్టాం అవిదద్ధి హి గాధం నాథమితి గాధం భూయాసమస్య అస్సి సుమతౌ సుమతో యథా సుమతామితి సుమతౌ యథా యూయమ్ యూయమన్యా అన్యావహ వో అన్యా అన్యామతి అతిమా మా ప్రయుక్త యుక్తేతియుక్త పంచవ్యుష్టీ యుష్టీరను యుష్టీరివీవృష్టీ అను పంచ పంచదోహాహ దోహాగాం గాం పంచనాంనీం పంచనాంనీం ఋతవః పంచనాంనీమితి పంచానాంనీం ఋతవో నో అను పంచ పంచేతి పంచ పంచదశః దశః పంచదశేన పంచదశేన కృప్తాః పంచదశేనేతి పంచదశేన కృప్తాః సమానమూర్ధ్నీః సమానమూర్ధ్నీరభి సమానమూర్ధ్నీరిది సమానమూర్ధ్నీః అభిలోకం లోకమేకం ఏకమిత్యేకం తదస్య గర్భః గర్భః ప్రథమా ప్రథమా ద్యూషుషీ ద్యూషుష్యపా ద్యూషుషీతి వి ఊషుషీ అపామేకా ఏకా మహిమానం మహిమానం విభర్తి విభర్తీతి విభర్తి సూర్యస్యైకా ఏకా చరతి చరతి నిష్కృతేషు నిష్కృతేషు ఘర్మస్య నిష్కృతేష్విది నిహీకృతేషు ఘర్మస్యైకా ఏకా సవిత సవితైకా ఏకాన్ని నియచ్చతి యచ్చతీతి గచ్చతి యా ప్రథమా ప్రథమా వ్యోచ్ఛత్ వ్యోచ్ఛత్సా వ్యోచ్ఛదితి వి ఔచ్ఛత్ సా ధేనుః ధేనురభవత్ అభవద్యమే యమ ఇతి యమే సా నః నః ప్రయస్వతీ ప్రయస్వతీ ధుక్ష్మ ధుక్ష్మోత్తరాముత్తరా ఉత్తరాముత్తరా గుంసమా ఉత్తరాముత్తరామిత్యుత్తరాం ఉత్తరాం సమామితి సమాం శుక్రఋషభా నభసా శుక్రఋషభేతి శుక్రఋషభా నభసా జ్యోతిషా జ్యోతిషా ఆగాత్ అగాద్విశ్వరూపా విశ్వరూపా శబలీ విశ్వరూపేతి విశ్వరూపా శబలీరగ్నికేతు అగ్నికేతురిత్యగ్నికేతు సమానమర్థం అర్థగ్స్వపశ్యమానా స్వపశ్యమానా బిభ్రతి స్వపశ్యమానేతి సో అపశ్యమానా బిభ్రతి జరా జరామజరే అజరపుషః ఉష ఆ ఆగాహ అగా ఇత్యగాహ ఋతూనాం పత్నీ పత్నీ ప్రథమా ప్రథమేయం ఇయమా ఆగాద్ అగాదన్హాం అన్హాన్ నేత్రీ నేత్రీది నిత్రీ నిత్రీ ప్రజానాం ప్రజానామిది ప్రజానాం ఏకా సతీ సతీ బహుధా బహుదోషః బహుధేతి బహుధా ఉషోమి యుచ్ఛసి ఉచ్ఛస్యదీర్ణా అదీర్ణా త్వం సంజరయసి జరయసి సర్వం సర్వమన్యత్ అన్యదిత్యన్యత్ అగ్నే జాతాన్ జాతాన్ ప్రణుద నుదానః నస్సవత్నాన్ సవత్నాన్ ప్రతి ప్రత్యజాతాన్ జాతాన్ జాతవేదః జాతవేదో నుదస్స జాతవేద ఇది జాతవేదః నుదస్సేతి నుదస్స అస్మేదీరిః అస్మే ఇత్యస్మే దీభిః సుమనాః సుమనా అహేడన్ సుమనా ఇది సోమనాః అహేడన్ తవ తపస్యాం సాగుం శర్మన్ శర్మన్ త్రివరోధ త్రివరోథ ఉద్భిద్ త్రివరోథ ఇది త్రేవరోథ ఉద్భిదిత్యుత్ సహసా జాతాన్ దాతాన్ ప్రణుదాన నపత్నాన్ సపత్నాన్ ప్రతి ప్రత్యజాతాన్ అజాతాంజాతవేద జాతవేదో నుదస్వ జాతవేదగితి జాతవేద నృదస్వేతి నృదస్వ అధిన నో బ్రూహి బ్రూహి సుమనస్యమాన సుమనస్యమానో వయమ్ సుమనస్యమాన ఇది సో మనస్యమాన అయజ్ఞశ్యామ శ్యామ ప్ర ప్రణుద నుదాన సపత్నాన్ సపత్నానితి సపత్నాన్ చతుశ్చత్వారింశ స్తోమ చతుశ్చత్వారింశేది చతు చత్వారింశ స్తోమవర్చ వర్చో ద్రవిణం ద్రవిణకం షోడశ షోడశ స్తోమ స్తోమ ఓజ ఓజో ద్రవిణం ద్రవిణం పృథివ్యా పృథివ్యా పురేషం పురేషమసి అస్య ప్స అప్సో నామ నామేతి నామ ఏవఛంద ఛందో వరివ పరివశ్చంద ఛందశంభో శంభోశ్చంద శంభోరితి శాంభో ఛంద పరిభో పరిభోశ్చంద పరిభోరితి పరిభో ఛంద ఆచ్ఛద్ ఆచ్ఛంద ఛందో మన మనశ్చంద ఛందో వ్యచ యచ్ఛంద ఛంద సింధు సింధుశ్చంద ఛంద సముద్రం సముద్రం ఛంద ఛంద సలిలం సలిలం ఛంద ఛంద సంయత్ సంయచ్ఛంద సంయతి సాంయత్ ఛందో వియత్ వియచ్ఛంద వియదితి వీయత్ ఛందో బృహత్ బృహచ్ఛంద ఛందో రథంతరం రథంతరం ఛంద రథంతరమతి రథం తరం ఛందో నికాయ నికాయశ్చంద నికాయ ఇది నికాయ ఛందో వివధ వివధశ్చంద వివధ ఇది వివధ ఛందో విరహ విరశ్చంద ఛందో భ్రజ భ్రజశ్చంద ఛందష్టుప్ షష్టుప్ఛంద షష్టుపితి సహస్రుప్ ఛందో నుష్టుప్ అనుష్టుప్ఛంద అనుష్టుపిత్యనోస్తుప్ ఛందః కపుద్ కపుచ్ఛంద ఛందస్త్రికపుద్ త్రికపుచ్ఛంద త్రికపుదితి త్రికపుద్ ఛందః కావ్యం కావ్యం ఛంద ఛందో అంకుపం అంకుపం ఛంద ఛంద పదపంక్తి పదపంక్తిశ్చంద పదపంక్తిరిది పదాపంక్తి ఛందోక్షరపంక్తి అక్షరపంక్తిశ్చంద అక్షరపంక్తిరిద్రక్షరాపంక్తి ఛందో విష్టారపంక్తి విష్టారపంక్తిశ్చంద విష్టారపంక్తిరిది విష్టారాపంక్తి ఛంద క్షుర క్షురో భృద్వాన్ భృద్వాన్ ఛంద ఛంద ప్రచ్ఛత్ ప్రచ్ఛంద ఛంద పక్ష పక్షశ్చంద ఛంద ఏవశ్చంద ఛందో వరివ వరివశ్చంద ఛందో వయ వయశ్చంద ఛందో వయస్కృత్ వయస్కృచ్ఛంద వయస్కృతి వయహాకృత్ ఛందో విశాలం విశాలం ఛంద విశాలమితి విశాలం ఛందో విస్పర్ధా విస్పర్ధాశ్చంద విస్పర్ధా ఇది విస్పర్ధా ఛందశ్చతి ఛతిశ్చంద ఛందో దోరోహణం దోరోహణం ఛంద దోరోహణమితి రోహణం ఛందస్తంద్రం తంద్రం ఛంద ఛందో అంకాంకం అంకాంకం ఛంద ఛంద ఇది ఛంద అగ్నిర్వృత్రాణి వృత్రాణి గంఘనత్ గంఘనద్రవిడస్యో ద్రవిడస్యుర్విపన్యజా విపన్యేతి విపన్యజా అవిద్ధ శుక్ర అవిద్ధ ఇది సాంవిద్ధ శుక్ర ఆహుత ఆహుత ఇద్యాహుతః సగుం సోమ సోమాసి అసి సత్పతి సత్పతిస్వం సత్పతి సత్పతి సగుం రాజా రాజోద ఉదవృత్ర వృత్నహేది వృత్రా త్వం భద్ర భద్రో అసి అసి క్రతు క్రతురి క్రతు భద్రాతే తే అనే అగ్నే సునీక సునీక సందృక్ సునీకేది సు అనీక సందృగ్ఘోరస్ సందృగిది సాందృక్ ఘోరస్ సత సతో విషుణస్ విషుణస్ చారు చారురి చారు నయత్తే తే శోచి శోచిస్తమసా తమసా వరంత వరంతన నధ్వస్మాన ధ్వస్మానస్తనువి తనువి రేప రేప ఆధు ధురికి భద్రంతే తే అనే అగ్నే సహసిన్ సహసిన్ననీకం అనేకముపాకే ఉపాక ఆరోచతే రోచతే సూర్యస్ సూర్యస్యేతి సూర్యస్ పృషద్దృశే దృశేద దృశే దృశే నక్తయా నక్తయాచిత్ చిదరోక్షితం పరోక్షితం దృశే దృశ ఆరూపే రూపే అన్నం అన్నమిన్నం సైనా ఏనానీకేన అనీకేన సువిదత్ర సువిదత్రో అస్మే సువిదత్ర ఇది సోవిదత్ర అస్మే జష్ట అస్మే ఇత్యస్మే జష్టా దేవాన్ దేవాగం ఆయజిష్ట ఆయజిష్ఠ స్వస్తి ఆయజిష్ట విద్యాయజిష్ట స్వస్తి స్వస్తి అదబ్ధో గోపా గోపా ఉచ గోపా ఇది గోపా ఉదన పరస్పా పరస్పా అగ్నే పరస్పా ఇది పరహపా అగ్నే ద్యుమద్ ద్యుమదుత ద్యుమదిది ద్యోమద్ ఉత రేవద్ రేవద్దిదీ దిదీహీదిదీ స్వస్తిన నో దివ దివో అగ్నే అగ్నే పృథివ్యా పృథివ్యా విశ్వాయు విశ్వాయుర్ధే విశ్వాయురితి విశ్వా ఆయు శ్రీయుథాయ యథాయ దేవ దేవేది దేవ యత్సీమహి సీమహి దివిజాత దివిజాత ప్రశస్తం దివిజాతేది దివిజాత ప్రశస్తం తత్ ప్రశస్తమిది ప్రాశస్తం తదస్మాసు అస్మాసు ద్రవిణం ద్రవిణం ధ్యేహి ధ్యే చిత్రం చిత్రమిది చిత్రం యథా హోత హోతర్మనుష మనుషో దేవతాత దేవతాత యజ్ఞేభిః దేవతాతేతి దేవతాత యజ్ఞేభిః సూనో సూనో సహసః సూనో ఇతి సూనో సహసో యజాసి యజాసీతి యజాసి ఏవానః నో అద్య అద్య సమనా సమనా సమానాన్ సమానానుషన్ ఉషన్నగ్నే అగ్న ఉషతః ఉషతో యక్షి యక్షి దేవాన్ దేవానిచి దేవాన్ అగ్నిమీడే మీడే పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమిది పురహాహితం యజ్ఞస్య దేవం దేవమృత్విజం ఋత్విజమిత్యుత్విజం హోతాహృతం రత్నధాతమం రత్నధాతమమితి రత్నాధాతమం రుషా సోమ సోమద్యుమాన్ ద్యుమాగుం అసి యుమానిది ద్యుమాన్ అసి వృషా వృషా దేవ దేవ వృషవ్రత వృషవ్రత ఇది వృషావ్రత వృషా ధర్మాణి ధర్మాణి దధిషే అధిష ఇది దధిషే సాంతపనా ఇదం సాంతపనా ఇది సాంతపనా ఇదగం హవి హవిర్మరుత మరుతస్తత్ తద్జుజుష్టన విజుష్టనేతి జుజుష్టన యుష్మాకోతీ ఊతీరిషాదస విషాదస ఇది రిష అదస యోన నోమర్త వర్తోవసవ అసవో దృఘృణాయు దృఘృణాయు స్థిర దృఘృణాయురిజి దృఘృణాయు స్థిరస్ సత్యాని సత్యాది మరుత మరుతో దిఘాగుం సాత్ దిఘాగుం సాదితి దిఘాగుం సాత్ గృహ పాశం పాశం ప్రతి ప్రతి సహ సముచీష్ట ముచీష్ట తపిష్టేన తపిష్టేన తపసా తపసా హంతన హంతనాతం తమిలితం సంవత్సరేణా మృత సంవత్సరేణా సంవత్సరేణా మృత స్వర్కా స్వర్కా ఉరుక్షయా స్వర్కా ఇది సు అర్కా ఉరుక్షయా సగణా ఉరుక్షయా ఇత్యరుక్షయా సగణా మానుషేషు సగణా ఇది సాగణా మానుషేష్ి మానుషేషు ఏస్మద్ అస్మత్పాశాన్ పాశాన్ ప్రముంచంతో ముంచంతగుంహస అగుంహస సాంతపనా సాంతపనామతిరా సాంతపనా ఇది సాంతపనా అదిరా మాదయిష్ణవ మాదయిష్ణవ ఇది మాదయిష్ణవ విప్రేహి దేవాన్ దేవాగుం ఉషద ఉషతో యవిష్ఠ యవిష్ఠ విద్వాన్ విద్వాగుం ఋతూన్ ఋతూగుం ఋతుపతే ఋతుపతే ఋతుపతృతోపతే యజేహ ఇహేతీహ ఏ దైవ్యాహ దైవ్యా ఋత్విజ ఋత్విజస్తేభిః ఏభిరగ్నే అగ్నే త్వం త్వగుం హోత్రేణ హోత్రేణామసి అస్యాయజిష్ఠ ఆయుజిష్ట విద్యా యజిష్ఠ అగ్నేయద్య అద్య విష విశో అధ్వరస్య అధ్వరస్య హోత హోతః పావక పావక శోచే శోచే వే వేష్ం త్వగుం హి హియజ్వా యజ్వేద యజ్వా రతాయజాసి యజాసి మహినా మహినావి వీరద్ యద్భూ భూర్హవ్యా హవ్యావహ వహజవిష్ట వివిష్టయా యాతే తే అద్య అద్యేత్య అగ్నినా రయిం రయమశ్న్యవద్ అశ్న్యవత్పోషం పోషమేవ ఏవ దివే దివే దివే దివ ఇతి దివే దివే యశసం వీరవత్తమం వీరవత్తమమిది వీరవతమం యజస్థానో అమీవ యజస్థాన ఇది గజాస్థాన అమీవహావసువిత్ అమీవహేత్యమీవాహ వసువిత్ పుష్టివర్ధన వసువిది వసువిత్ పుష్టివర్ధన ఇది పుష్టివర్ధన సుమిత్ర సోమ సుమిత్రరితి సుమిత్ర సోమన నో భవ భవేతి భవ గృహమేధాస ఆ గృహమేధాస ఇది గృహమేధాస ఆగత గత మరుత మరుతో మాప అపభూతన భూతనేది భూతన ప్రముంచంతో నః ప్రముంచంతగతి ప్రామంచంత నో అగుంహస అగుంహస యజ్ఞగుంహస పూర్వేభిః హి దదాశివ తదాశివ శరద్భిః శరద్భిర్మరుతః శరద్భిరితి శరద్భిః మరుతో వయమ్ వయమిది వయమ్ మహాభిశ్చర్షణీనాం మహాభిరిజి మహాభిః దర్శనీనామజిదర్శనీనాం ప్రబుద్ధ్మియా ఉద్మియా ఈరతే ఈరతే వహ ఓ మహాగుంసి మహాగుంసి ప్రణామాని నామాని ప్రయజ్యవః ప్రయజ్యవస్తిరధ్వం ప్రయజ్యవ ఇది ప్రాయజ్యవః తిరధ్వమితి తిరధ్వం సహస్రయం దమ్యం దమ్యం భాగం భాగమేతం ఏతం గ్రహమేధీయం గ్రహమేధీయం మరుత గ్రహమేధీయమితి గ్రహమేధీయం మరుతో జుషధ్వం జుషధ్వమితి జుషధ్వం ఉపయం ఏతి యువతి యువతి సుదక్షం సుదక్షం దోషా సుదక్షమితి సుదక్షం దోషావస్తో అస్తోర్హవిష్మతి హవిష్మతి ఘృతాజీ ఘృతాజీతి ఘృతాజీ ఉపస్సా స్వైనం ఏనమరవతి అరమనిర్వసూయు వసూయతి వసూయు ఇమో అగ్నే ఇమో ఇతిమో అగ్నే వీతతమాని వీతతమాని హవ్యా వీతతమానీతి వీతాతమాని హవ్యాదస్ర అదస్రో వక్షి వక్షి దేవతాతిం దేవతాతిమిచ్చ దేవతాతిమితి దేవాతాతిం అచ్చేత్యచ్చ ప్రతిన ఏం సురభీణి సురభీణి విజంతో విజంతి విజంతో ఏనం వహ వశ్శర్ధ శర్ధో మారుతం మారుతమనర్వాణం అనర్వాణకం రథేశుభం రథేశుభమితి రథేశుభం అణ్వా అభిప్రగాయత గాయతేతి గాయత అత్యాసోన నయే ఏ మరుత మరుత స్వంచ స్వంచో యక్షదృశ యక్షదృశోన యక్షదృశ ఇది యక్షదృశ అశుభయంత శుభయంత మర్యాహ మర్యాది మర్యాహ తే హర్మ్యేష్ఠా హర్మ్యేష్ఠా శిశవ హర్మ్యేష్ఠా ఇది హర్మ్యేస్థా శిశవోన నశుభ్రా శుభ్రా వత్సాస వత్సాసోన న ప్రక్రీడిన ప్రక్రీడిన పయోధా ప్రక్రీడిన ఇది ప్రక్రీడిన పయోధా ఇది పయహాధా రైషా ఏషామజ్మేషు అజ్మేషు విచురా విచురేవ ఇవ వేదతే వేదతే భూమి భూమిర్యామేషు యామేషు యత్ యద్ధ హయుంజతే యుంజతే శుభే శుభయతి శుభే తే క్రీడయ క్రీడయో ధునయ ధునయో భ్రాజదృష్టయ భ్రాజదృష్టయ స్వయం భ్రాజదృష్టయ ఇది భ్రాజదృష్టయ స్వయం మహిత్వం మహిత్వం పనయంత మహిత్వమితి మహిత్వం పనయంత ధూతయ ధూతయ ఇది ధూతయ ఉపహ్వరేషు యత్ ఉపహ్వరేష్విత్యుపహ్వరేషు యదజిధ్వం అజిధ్వం యయిం యయిం వయ వయ ఇవ ఇవ మరుత మరుత కేన కేనచిత్ చిత్పథా పథేతి పథా శ్చోతంతి కోశాహ కోశా ఉప ఉపమః గోరథేషు రథేష్వా ఆ ఘతం ఘతముక్షత ముక్షతా మధువర్ణం మధువర్ణమర్చతే మధువర్ణమి మధువర్ణం అర్చత యజ్ఞర్చతే అగ్నిమగ్నిగుం హవీమభి అగ్నిమగ్నిమిత్యగ్నిమ్ అగ్నిమ్ హవీమభి సదా హవీమభిరితి హవీమాభి సదా హవంత హవంత విష్పతి విష్పతిమితి విష్పతి హవ్యవాహం పురప్రియం హవ్యవాహమితి హవ్యావాహం పురప్రియమితి పురప్రియం తగుం హి శశ్వంత శశ్వంతీడతే ఈడతే సృజా సృజా దేవం దేవం ఘృతశ్రుతా ఘృతశ్రుతేతి ఘృతశ్రుతా మండికం హవ్యాయ హవ్యాయ వోఢవే వోఢవ ఇది వోఢవే ఇంద్రాగ్నిరోచనా ఇంద్రాగ్ని ఇంద్ర అగ్ని రోచనా దివ దివ శ్యథత్ శ్యథత్ వృత్రం వృత్రమింద్రం ఇంద్రం వహ వో విశ్వత విశ్వతస్పరి పరీంద్రం ఇంద్రం నర నరో విశ్వకర్మన్ విశ్వకర్మణి హవిషా విశ్వకర్మన్నిది విశ్వాకర్మన్ హవిషా వావృధాన వావృధానో విశ్వకర్మన్ విశ్వకర్మణి హవిషా విశ్వకర్మన్నిది విశ్వాకర్మన్ హవిషా వర్ధనేన వర్ధనేనేతి వర్ధనేన చతుర్థకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.